కృష్ణం వందే జగద్గురుం. పరమ భాగవతులరా, పోతన భాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర. నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ఈ నరసింహ రూపానికి నేను భయపడను స్వామి, సంసారము అనేటటువంటి దావాగ్నికి భయపడుతున్నాను అని ఇంకా అంటూ ఉన్నాడు. దేవా, సకల యోనుల యందును సుఖ వియోగ దుఃఖం దుఃఖ సంయోగ జనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖ నివారకంబుగాని దేహాది అభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న ఏను నాకు ప్రియుండవు సఖుండవు పరమదేవతవునైన నీ యొక్క బ్రహ్మగీతంబులైన లీలావతార కథా విశేషంబుల పఠించుచూ రాగాది నిర్ముక్తుండనై దుఃఖపుంజంబుల తరించి భవదీయ చరణ కమల స్మరణ సేవా నిపుణులైన భక్తులంజేరియుండెదా. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఆయన, ఇది దుఃఖ నివారకము కానటువంటిది ఈ దేహము, దీనిని మోహాన్ని విడిచిపెట్టేసి నీ లీలావతార కథా విశేషాలను నుతిస్తూ ఉంటా, నీ భక్తులతో స్నేహం చేస్తూ ఉంటా, బాలుని తల్లిదండ్రులను రోగిని వైద్య దత్తంబైన ఔషధంబును సముద్రంబును మునింగడు అని నావయూ దక్క ఒరులు రక్షింపలేని తెరంగునా సంసారతాప సంతప్యమానుండనై నీ చేతనుపేక్షితుండైన వాని ఉద్ధరింప నీవు దక్కనన్యుండు సమర్థుండు కాడు. బాలుని తల్లిదండ్రులే కాపాడాలి, రోగిని మందే కాపాడాలి, సముద్రంలో మునిగేటటువంటి వాడికి నావ, అలాగే రక్షకులు ఇతరులు రక్షింపలేక సంసారంలో పడేటటువంటి వాడిని నీవే సమర్థుడు రక్షించటానికి. జగంబులనెవ్వండేమి కృత్యంబునెవ్వని చేతం ప్రేరితుండై ఏ ఇంద్రియంబులం చేసి ఏమిటి కొరకు ఎవ్వనికి సంబంధి అయి ఏ స్థలంబున ఏ సమయంబునందేమి రూపంబున ఏ గుణంబున అపరంబైన జనకాది భావంబున భావంబునుత్పాదించి పరంబైన బ్రహ్మాది భావంబున రూపాంతరంబునందించునట్టి వివిధ ప్రకారంబులన్నీయు నీవా. ఎవడెవడే పనులు చేయాలో అన్నీ కూడా చెయ్యించి ఆ తర్వాత వాడిని సంసారము నుండి అటు తిప్పుతావు, ఇదంతా నీవు చేయాల్సిన పని. నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీ అంశంబైన పురుషునికి నీ అనుగ్రహంబున కాలంబు చేతం ప్రేరితయ్యి కర్మమయంబును బలయుతంబును ప్రధాన లింగంబును నైన మనంబును నీ మాయ సృజించు. నీవు నిత్యముక్తుడవు, నువ్వు బద్ధుడవు కాదు, కానీ నీ అంశే అయినటువంటి ఈ జీవుడికి ఈ కాల ప్రేరితం చేత కర్మ బలము చేత ప్రధాన లింగం అంటే ప్రధాన కారణమైనటువంటిది ఇతడికి మనస్సు, అది కూడా నీ అనుగ్రహమే. ఎందుకోసమంటే ఈ మనస్సు నిన్నాశ్రయిస్తే హాయిగా మోక్షానికి పొందుతాడు, అట ప్రకృతిని ఆశ్రయిస్తే అటుపోతాడు, మరి లేకుండా కుదరదు. కనుక మనస్సు ఉండాల్సిందే, అది నీ మాయ సృజించు. నీ మాయ అది నీ సంకల్పం చేతనే కలుగుతూ ఉంటుంది. అవిద్యార్పిత వికారంబును వేదోక్త కర్మ ప్రధానంబును సంసార చక్రాత్మకంబునైన ఈ మనమును నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కండును సమర్థుండులేడు. ఈ మనస్సును నియమించాలి అని అంటే నేజేస్తా అనుకుంటూ ఉంటారు, కానీ ఏదో అమనస్కము అంటూ ఉంటారు. లేదయ్యా, నీవే సమర్థుడివి, నిన్ను సేవిస్తేనే. గీతలో కూడా చెప్పాడు మనకక్కడ 4 విధములుగా స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి ఇది చాలా కష్టమోయి అన్నాడు. యుక్త ఆసీత మత్పరహ అంటాడు తర్వాత, నువ్వు నన్ను శరణు పొంది ఉన్నట్లయితే అప్పుడు జయించగలవు అన్నాడు ఆయన. అలాగే ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు అదే మాట, విజ్ఞాన నిర్జిత బుద్ధి గుణుండవు నీవు. ఆ విజ్ఞానము చేత జయించినటువంటి బుద్ధి, ఆ బుద్ధిని జయించాలంటే నీవే నీ వలన వశీకృత కార్య సాధన శక్తి అయిన కాలంబు మాయతోడంగూడ షోడశ వికారయుక్తంబైన సంసార చక్రంబు చేయుచుండు. నీ వలననే ఈ కాలమంతా నడుస్తూ ఉన్నది, కాలమునకు వశీకృతమైనటువంటిది ఈ కార్య సాధన శక్తి. అంటే పనిచేయాలంటే కాలము కావాలి. ఇప్పుడు పుట్టిన బిడ్డ వెంటనే చేస్తాడా? ఆడికి 25 వచ్చిందనుకోండి, యవ్వనం విజృంభించి ఏ పనైనా చేయగలడు. స్త్రీ అయినా పురుషులైనా ఆ లింగములు చిన్నప్పుడే ఉంటాయి, పుంస్త స్త్రీత్వాలు, కానీ అప్పుడేం బయటపడవయ్యి. కాలం ద్వారా పెరిగితే అప్పుడు బయటపడిపోతుంటాయి. ఇక చేయాల్సిన పనులన్నీ చేస్తుంటారు. ఇది మాయతో కూడా, అంటే ఈ ప్రకృతితో కూడి షోడశ వికారము, 16 వికారాలతో ఉంటుంది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, శబ్దస్పర్శ రూపాదులు, మనస్సు, ఇలా ఈ సంసారము, ఇది ఒక చక్రము, మళ్ళీ తిరిగి దాంట్లోకి వస్తుంటాడు. సంసార దావదహన సంతప్యమానుండనగు నన్ను రక్షింపుము. కనుక ఈ సంసారంలో దవాగ్ని చేత తపింపబడుతూ ఉన్నా, నన్ను రక్షించు స్వామి నీవే. జనుల దిక్పాలుర సంపదాయుర్విభవములు గోరుదురు. జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు కోరుదురు. భవ్యంబులనుచు అవియంత ఇంద్రోషహాసవి దృంభితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి విహితంబులగునట్టి వీరుండు. నీచేత నిమిషమాత్రంబున నేడు మడిసే కావున ధ్రువములు కాదు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు. కాలరూపకుడగు నురుక్రముని చేత వెదళితములగు నిలువ వేయునేలయతరమే నెల్ల నీ మీద ఎరుక కొంత కలిగి ఉన్నది కొలుతు కింకరుడు నగుచు. జనులంతా ఆ దేవతలను కొలుస్తూ ఉంటారు, బ్రహ్మాది దేవతల్ని. ఆయువిమ్మని సంపదలిమ్మని మా తండ్రి అదే పనిచేశాడు, కానీ ఏమైంది? నీ చేత నశించి వెళ్ళిపోయాడు. ఎన్నో రకాలు వరాలు కోరాడు, నిలిచిందా? ఎవడూ నిలవలేడు. కనుక నిన్నే నేను శరణు పొంది నీకు కింకరుడునై నీకు సేవ చేస్తా స్వామి. ఎండమావుల వంటి భద్రములెల్ల సార్థములంచుమర్చుండు రోగ నిధాన దేహముతో విరక్తుడు కాక ఉద్దండమన్మధవన్ని నెప్పుడు తప్తుడై ఒకనాడు చేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. ఎండమావులు వంటి సుమా ఇవన్నీ కూడా, ఎండమావుల్లో నీరుంటుందా? అక్కడ సూర్యకిరణాలకి ఆ చవిటి నేలలలో అలా కనపడుతూ ఉంటుంది నీరున్నట్లుగా, కానీ అక్కడ ఉండదు. కానీ దాంట్లో విరక్తుడు కాదు. ఈ సంసారము, ఈ దేహము, ఆ మన్మథ అగ్నిని చల్లార్చుకోలేక సంసారాలు చేయటము, బిడ్డలు కంటము, వాళ్ళ కోసమై భూములు పుట్రలు సంపాదించటము, చనిపోవటము, మళ్ళీ పుట్టటము, ఇంతకుముందు చెప్పాడు, మళ్ళీ చెబుతూ ఉన్నాడు. శ్రీ మహిళా మహేష సరసీ రుహగర్భులకైన నీ మహోద్దామకరంబుచే నభయదానముసే అని నీవు బాలుడన్ తామస వంశ సంభవుడ దైత్యుడనుగ్ర రజోగుణుండ నిస్సీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోజ్యమీశ్వర. శ్రీ మహిళా మహేష, లక్ష్మీదేవికి భర్తవు నీవు, నీ చేయి ఆమె శరీరమునందు ఎంతో గౌరవం పొందుతూ ఉంటుంది. బ్రహ్మాదులకు కూడా నీ చేతి స్పర్శ లేదు. అట్లాంటిది నాకు శిరస్సును పెట్టావు. నేను తామసుడను బాలుడను, పైగా రాక్షసుడును, రజోగుణము కలిగినటువంటి వాడిని, అట్లాంటి నేను నీ కరస్పర్శకు అర్హుడనయ్యానే నీ దయాది స్వామి. ఇంతకంటే నాకు ఇంకేం కావాలయ్యా? మహాత్మా, సుజనులైన బ్రహ్మాదులందును, దుర్జనులైన మాయందును సేవానురూపంబునం భక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు చేయుదు. కల్పవృక్షాన్ని కిందకెళ్తే నీడ ఎవరికైనా ఇస్తుంది అది. అలాగే నీవు బ్రహ్మాదులని లేదు, రాక్షసులని లేదు, అందరికీ కూడా నీవు ఫలాన్ని ఇస్తూ ఉంటావు. కందర్ప సమేతంబగు సంసార కూపంబునంగులు, కందర్ప సర్ప సమేతంబగు సంసార కూపంబునంగులు చున్న మూఢ జనులంగూడి కూలెడి నేను భవదీయ భృత్యుండగు నారదుని అనుగ్రహంబునం చేసి నీ కృపకుంభాత్రుడనైతీ. గుర్తు తెచ్చుకుంటున్నాడు స్వామి, నేను సంసారంలో పడిపోవలసినటువంటి వాడిని. ఆ మన్మథ క్రూర నారాచములకు, పాముల వంటి బాణాలకు చిక్కవలసినటువంటి వాడిని, కానీ నారద మహర్షి అనుగ్రహంతో నీ కృపకి పాత్రుడనయ్యా. నన్ను రక్షించి మజ్జనకుని వధించుట నాయందుల పక్షపాతంబు కాదు. లేదు, నా మీద పక్షపాతం కాదు నీకు. దుష్టజన సంహారంబును శిష్టభృత్య మునిజన రక్షా ప్రకారంబును నీకు నైజగుణంబులు. దుష్టుల్ని సంహరించటము, శిష్టుల్ని రక్షించటము నీ స్వభావం. ఇది విశ్వంబు నీవా, ఈ ప్రపంచమంతా నీవే. గుణాత్మకంబైన విశ్వంబు సృజించి, ఇది గుణాత్మకము, రజస్సు తమస్సు సత్వము అందు ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారక అది నానా రూపంబుల నుండుదువు. ఈ జీవాంతర్యామివై రక్షించటము, సంహరించటము ఇలా చేస్తూ ఉంటావు. సదసత్కారణ కార్యాత్మకంబైన విశ్వంబునకు పరమ కారణంబు నీవా. సత్తు అసత్తు, ఆ జీవుడు ప్రకృతి, సత్తు అంటే జీవుడు, అసత్తు అంటే ప్రకృతి. ఈ కార్యకారణముతో కూడినటువంటి విశ్వానికి అసలు పరమ కారణము నీవే. ఒకటి కారణము, ఒకటి కార్యమవుతూ ఉంటుంది. జీవుడు కారణము, అతని కర్మతో ప్రకృతి కార్యమవుతుంది, దేహమిస్తుంది, దేహము కారణమవుతుంది, క్రియలు కార్యాలు అవుతూ ఉంటాయి, ఇలా నడుస్తూ ఉంటుంది అది. కానీ నీకు నీవే పరమ కారణం. అసలు ప్రపంచం కూడా అంతే కదా, నీవే కారణమై సృష్టించావు. నీవు సృష్టించిన భూమి కార్యమయ్యింది, మళ్ళీ అది కారణమై విత్తనాలకి వృక్ష రూపంలో ఇస్తుంది, మళ్ళీ ఆ చెట్టు కారణమై పళ్ళు మొదలైనవి ఇస్తూ ఉన్నాయి. ఒకటి కారణము మరొకటి కార్యము ఇదే రకంగా మరలా చక్ర భ్రమణము చెందుతూ ఉంటుంది. పరమ కారణము నీవే. నీ మాయ చేత వీడు తాననియడి బుద్ధి వికల్పంబుతోచు కానీ నీకంటే నుండు ఎద్దియూ లేదు. నీ మాయ చేత వీడేమనుకుంటాడు, నేను అనుకుంటాడు. అసలు వీడెక్కడున్నాడు? మొత్తం అంతా నీవైనప్పుడు ఇంకా వీడు ఎక్కడ ప్రత్యేకంగా? అసలు అంతా వీడే. మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ అంటారు ఆళ్వందారు కూడా స్తోత్రరత్నంలో. ఆత్మ అనేది ఏదైతే ఉందో అది నీకు సమర్పించాను, తీసుకో అంటాడు ఆయన. ఉపురాదిషు యోపి కోపి వా గుణతోసాని యథా తథావిధ తదయం తవ పాదపద్మయోరహం అజ్జైవ మయా సమర్పిత అన్నాడు ఆయన. స్వామి, ఈ యొక్క జీవుడు అనేటటువంటి వాడు, వాడిని నేనిప్పుడు నీకు సమర్పిస్తున్నా. అయితే ఎలాంటి వాడు జీవుడు ఏమో నాకు తెలియదు, శరీరమే జీవుడు అనేవాళ్ళు కొందరు ఉన్నారు. అలా అయితే అదే తీసుకో, నీకు తెలుసుగా, నాకు తెలియదు. ఉపురాదిషు యోపి కోపివా, శరీరాల్లో ఒకటైతే అదే తీసుకో. గుణతో అసాని, ఇది కొందరు గుణాలు కలిగి ఉంటుంది, కొందరు నిర్గుణము అంటుంటారు. ఎలా అయితే అలాగే తీసుకో. యథాతథావిధ తత్ అయం, దానిని ఇప్పుడు నేను అహం ఆ ఆత్మని అజ్జయేవ మయా సమర్పిత నా చేత సమర్పిస్తూ ఉన్నది నీకు, నీకు తెలుసది తీసుకో అన్నాడు ఆయన. అంటే ఆయన నవ్వుతున్నాడట. ఏమని తెలిసింది ఈయనకి, ఇదేమిటి అసలు? నేనేవడిని సమర్పించడానికి, నేనంటూ ఒకడునున్నానా? మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధితవ ఇవ మాధవ. అప్పుడంటాడు మళ్ళీ ఆయన ఇంకో శ్లోకంలో, అసలు నాదంటూ ఏముందయ్యా? సకలం తవయేవ, నీదిగా అసలు మొత్తం అంతా ఇది నేను, నీకు ఇటువంటి. ఏదో ఒక దేవాలయంలో ప్రవేశించి దొంగతనంగా ఆ రాత్రికి ఆ స్వామివారి ఆభరణాలు చాలా ఉంటాయి కదా, ఒక కంఠహారం దొంగిలించి తెచ్చేసి తెల్లారి ప్రొద్దున్నే అందరినీ పిలిచి, ఇదిగో నేను స్వామివారికి కంఠహారం సమర్పిస్తున్నాను అని చెబుతుంటాడట. ఏమంటారు? కంఠహారం ఇంకా వీడు అక్కడ తెచ్చాడు, మళ్ళీ అక్కడ ఇస్తున్నాడు. ఆత్మ ఆయనదే కదా, జీవుడు ఆయనదే, నువ్వు ఏ పేరుతో చెప్పినా మొత్తం ఆయనదే. నేనేమన్నా నీకీటానికి, నియతస్వమితి ప్రబుద్ధ దీహి, ఇదిగో ఇది నియతము ఇలా జరుగుతూనే ఉంది ఇంకా. మరి నేనేమిస్తాను స్వామి నీకు, నేనెవడనై అసలు? కిమ్ను సమర్పయామి తే, నీకేంటి అసలు నేను సమర్పించేది? నాదేది లేదు స్వామి, నీకు నమస్కారం అన్నాడు ఆయన. అలాగే నీకంటే ఏముందయ్యా వేరే? ఎందరో ఎన్నో రకాలు అనుకుంటారు ఆత్మ వేరనేవాళ్ళు కొందరు. ఆ పరమాత్మకి ఇది వేరుగా ఉంటుంది, ఆయనదే మొత్తం అంతా, భూమి ఆయందే, నీరు ఆయందే, అన్నీ. అయితే ఆయన గీతలు కూడా చెప్పాడు కదా, అపరయే మితస్తు అన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం, ఇది నా సొత్తు అంటున్నాడు. ప్రకృతి నా సంపద, 8 రకాలుగా ఉన్నది అది నాదే, జీవభూతంగా ఉన్నది ఇది నాదే. ఇంకేమిటండి మనం ఇచ్చేది? కనుక మనకేమో ఈ ఆలోచన జ్ఞానము ఉండదు, మనము తానని చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు కూడా. చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది కానీ ప్రతిదాని ఎందు కూడా భేదం ఉంటుంది చూడండి. పరమాత్మకి చెప్పటానికై సమర్పణ చేయటానికి ఎన్ని రకాలుగా చెబుతున్నాడో. ఏదో మనం ప్రహ్లాద చరిత్ర అంటే మనకేదో మందార మకరంద అంటూ 4 పద్యాలు చదువుకోవటము, నృసింహస్వామి రావటము, చంపేయటము, ఏదో వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటము, ఎంత ఎంత ఒక్క అక్షరం విడిచిపెట్టకుండా ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. చూసారా మరి దీని గొప్పతనం ఏమిటి? ఒక్కొక్కసారి మరి ఈ సంకల్పాలు కూడా పరమాత్మ మానవ రూపంలో, రామబ్రహ్మం అన్నయ్య గారు ఆయన ప్రహ్లాద చరిత్ర ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా చెప్పండి అన్నయ్య గారు. ఈ అన్నయ్య గారు అంటే ఇప్పుడు వాళ్ళకొద్ది ఒక వారికి ఒక పదమది వారి వాడుక, రకరకాలుగా అంటుంటారు అందరూ. ఆయన నాకు చాలా శ్రేయోభిలాషి, ఎన్నో రకాలుగా నన్ను ఆదుకున్నటువంటి వ్యక్తి ఆయన, మహాపురుషుడు. బ్యాంకుకి చైర్మన్గా చేశారు, ఆంధ్రా బ్యాంకుకి. అయినా కూడా ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గర చెప్పటము, అమరకోశం లాంటివి చదువుకోవటము, తెలుగు పండితుల కంటే చాలా గొప్పగా భాషాజ్ఞానం కలిగిన వాడు ఆయన, ఎంఏ చదివిన వాళ్ళు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఆయన భగవద్గీతని ఎక్కువగా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఏ ఏ పదములు ఎన్ని చోట్ల వాడాడు, ఎలా వాడాడు, దేని అర్థం ఏమిటో అంటూ ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో శ్లోకాలు కంఠస్థం చేశారు, చాలా వరకు మొదట్లో వచ్చేవి కాదు. ఇప్పుడు నన్ను చెప్పనీడు ఆయన, ఫోన్ చేస్తే కనీసం అరగంట గంట నేను చెబుతా ఉండండి, మీరు తొందరపడి చెప్పొద్దు అని ఆయనే చెబుతుంటారు. ఇట్లా ఎంత చెప్పినా అదిగో అంత మహాపురుషుడు ఆయన. ఆయన ఒక కారణం, ఇప్పుడు ఆయనే అక్కడ భాగవతానికి కూడా ఆయనే కారణం, అచ్చుతప్పు లేకుండా వెయ్యాలి అని చెప్పి పట్టుదలతో చేసినటువంటి ఆయన. అక్కడ పెదముత్తిలో అప్పుడు చేశాం. మళ్ళీ ఇది మరలా ఈ ప్రహ్లాద చరిత్ర, అందుకే అక్షరాన్ని విడవకుండా చెబితే ఎంత అద్భుతంగా కనపడుతూ ఉన్నది, నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, వినేవారికి మీకు కలుగుతూ ఉన్నది సంతోషం. చాలామంది చెప్తూనే ఉన్నారు దీని యందు అభిప్రాయాలు. కొందరు ఆ తెలుగు టైపు కుదరట్లేదంటూ నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అయినా సరే ఆనందపడుతూ ఉన్నారు. చాలు అది అర్థమయ్యి మరి ఇంత వివరణగానే ఇస్తూ ఉన్నాడు ఆయన. అసలు ఇంకా ఎవడున్నాడయ్యా ఇక్కడ వేరే, నీది కాక ఏమిటి? బీజంబునందు వస్తు మాత్రభూత సౌక్ష్మ్యంబును, వృక్షంబునందు నీలత్వ అది వర్ణంబును కలుగు తెరంగునా, విశ్వంబునకు నీయంద జన్మస్థితి ప్రకాశ నాశంబులు కలుగు, నీ చేతనైన విశ్వంబు నీయంద నిలుపుకొని. బీజము అంటే విత్తనంలో భూత సూక్ష్మం ఉంటుంది, అంటే ఈ వస్తువు ఉంటుంది చెట్టు, మామిడి పండు దాంట్లోనే ఉంది సూక్ష్మంగా, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లోనే, కానీ సూక్ష్మంగా ఉన్నాయి అప్పుడు కనపడవు. వృక్షంబునందు నీలత్వాది వర్ణంబును, చెట్టులో నలుపు ఎరుపు ఇలాంటి రంగులు, ఇది మాత్రమేనా దానికి గుణమా? కాదు కదా. అలాగే విశ్వంబునకు నీయంద జన్మస్థితి ప్రకాశ నాశంబులు కలుగు, ఈ ప్రపంచానికి నీయంది కలుగుతూ ఉంటాయి, అంటే నీవు విత్తనం వంటి వాడివి, సృష్టి స్థితి లయాలు నీ వల్లనే కలుగుతూ ఉన్నాయి. నీ చేతనైన విశ్వంబు నీయంద నిలుపుకొని, నీవే సృష్టించిన దానిని నీ లోపలే నిలుపుకొని, నిజ సుఖానుభవంబు చేయుచు నిద్రుతు నిభంగి యోగ నిమీలిత లోచనుండవయ్యుండుచు కొంతకాలంబునకు నిజ కాలశక్తి చేత ప్రేరితంబులై ప్రకృతి ధర్మంబులైన సత్వాది గుణంబుల అంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వట బీజంబులను ఉద్భవించు వటంబు తెరంగున నొక్క కమలంబు సంభవించే అట్టి కమలంబున నాలుగు మోములు బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నుండైన రూపంబు లేకుండుటం చింతించి జలాంతరాళంబు ప్రవేశించి జలంబులందు నూరు దివ్యవత్సరంబులు వెదకి ధన జన్మంబునకు ఉపాదాన కారణంబైన దర్శింపు సమర్థుండు కాక మగిడి కమలంబు కడుకుంజని విస్మయంబునుంది చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివీయందు గంధంబు గను చందంబున తనయందు నానా సహస్రవదన శిరోనయన నాసా కర్ణవక్త్రభుజ కరణ కరచరణుండును బహువిధాభరణుండును మాయాకలుతుండును మహాలక్షణ లక్షితుండును నిజ ప్రకాశ దూరీకృత తముండును పురుషోత్తముండును నైన నిన్ను దర్శించే. మొత్తం మళ్ళీ సృష్టి మొత్తం భాగవతం మొత్తం చెప్పేశాడు వినండి. భాగవతం అంతా ఇక్కడే ఉంది, మొదటి నుంచి అదే కదా. మరి ఆ సృష్టి కలగటము, దాని యందు నీరు, దాని యందు తామర, దాని యందు బ్రహ్మ, అతడు మళ్ళీ కిందకి వెళ్ళటము, మళ్ళీ సృష్టి చేయటానికి అక్కడ పరమాత్మ దర్శనము, మొత్తం అంతా కనపడటము. ఘోటకవదనుడవై మధు కైటభులంద్రుంచి నిగమ గణముల నెల్లన్ పాటించి అజునకిచ్చిన కూటస్థుడ విశ్వరుడవు కోవిద వంజా. ఆ హయగ్రీవావతారంతో మధుకైటభులను సంహరించి వేదాలు తీసుకుని వచ్చి ఆ బ్రహ్మకిచ్చావు స్వామి. ఈ విధంబున కృత త్రేతా ద్వాపరంబులను మూడు యుగంబులందును త్రియంగ్మానవ ముని జలచరాకారంబులను అవతరించి లోకంబులను ధరింపుచు ధరియింపుచు హరియింపుచు యుగానుకూల ధర్మంబులం ప్రతిష్ఠింపుచు నుండుదువు దేవావధరింపు. ఈ విధంగా నువ్వు కృత త్రేతా ద్వాపర మూడు యుగముల్లో అవతరిస్తావు, త్రియగ్రూపంగా ఆ చేపలాగా వరాహంలాగా, మానవ రూపంగా రాముడులాగా, మునులలో పరశురాముడులాగా, జలచరములు మత్స్యములు ఇలాంటివన్నీ కూడా లోకాలను ఉద్ధరిస్తూ తిరుగుతావు. కలియుగంలో చెప్పలేదు మూడు యుగాల్లోనే, మరి ఎలా చెబుతూ ఉన్నాడు ఈయన అంటే ఐదేళ్ల బాలుడయ్యా ఆ జ్ఞానము చేత చెబుతూ ఉన్నాడు. ఎన్నో జన్మల జ్ఞానము ప్రతి జీవుడికి, అది ఒక్కటే జన్మ, కోట్ల జన్మలు, అదంతా పరమాత్మ కర స్పర్శ చేత వచ్చేసింది, ధ్రువునికి శంఖస్పర్శ చేత వచ్చినట్లుగా ఇది గమనించాలి. లేకపోతే బాలుడికి ఎందుకు ఇవన్నీ అనుకుంటారు, బాలుడు కాదు ఈయన, జీవుడు, జీవుని యొక్క తత్వాన్ని చెబుతున్నాడు. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు మధురాది రసముల మరిగి చొక్కు సుజిహ్వ నీవర్ణనమునకు నిగుడ నీదు. సుందరీ ముఖముల జోడగోరెడు చూట్కి తావకాకృతులపై తగులువడదు. వివిధ దుర్భాషలు వినగోడు వీనులు వినవు యుష్మత్కథా విరచనములు. ఘ్రాణ మురవడి తిరుగు దుర్గంధములకు దనివి గొలుపదు వైష్ణవ ధర్మమునకు. అణిగియుండవు కర్మేంద్రియములు పురుషు కలచు సవతులు గృహమేది కలచునట్లు. ఋషవా, ఈ కామక్రోధాదులు ఆ రసాదులు ఏమి కూడా ఇంద్రియాలు నీ భజనకి సొరవయ్యా, నీ కథలు చెవులు వినవు. ఆ దుర్గంధం కోసమై పోతూ ఉంటుంది ఆ ముక్కు. అలాగే ఎన్ని రకాలు ఎన్ని రకాలు, ఎంత కరోనాతో నీ దరిద్రమైపోయిన దేశం ఇంకా ఇంకా పాపులర్ చేస్తూనే ఉంటారు జనాలు చూడండి. కనుక వైష్ణవ ధర్మానికి ఏమాత్రము కూడా ఇంద్రియములు మొగ్గు సోపవు. ఎలాగోనంటే 10 మందో 100 మంది భార్యలు పూర్వం ఉండేవాళ్ళు, వాడిని సవతులు, మరి ఒకళ్ళకొకళ్ళు పోరు, దాన్ని నేను చూస్తున్నావు, నేను చూస్తున్నావు, నన్ను చూడట్లేదు, దానికి కొనిచ్చావు, దీనికి ఇచ్చేసావు, చచ్చడే ఇక ఆ విధంగా చేస్తూ. ఈ విధంబున ఇంద్రియంబుల చేతం జిక్కువడి స్వకీయ పరకీయ శరీరంబులందు మిత్రామిత్రభావంబులు సేయిచు జన్మ మరణంబులు నొందుచు సంసార వైతరణి నిమగ్నమైన లోకంబునుద్ధరించుట లోక సంభవ స్థితి లయ కారణుండవైన నీకు కర్తవ్యంబు భవదీయ సేవకులమైన మాయందు ప్రియభక్తులైన వారులను ఉద్ధరింపు. ఇది నీ కర్తవ్యమే, అంతా చేస్తూనే ఉంటావు. కనుక మాలాంటి వారిని ఉద్ధరించు. ఆ వైతరిణి మొదలైనటువంటి యమలోకానికి పనియకుండా భగవద్ దివ్య గుణానువర్ణన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్ర వైతరిని కిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వమున మాయా సౌఖ్య భావంబులం సుగతింగానని మూఢులంగని మదిన్ శోకింతు సర్వేశ్వరా. ఇప్పుడు ఇలా నిన్ను చేరని వారిని గుర్చి నాకు దుఃఖం కలుగుతూ ఉంది స్వామి అంటూ ఉన్నాడు. ఇదేనట అసలు వైష్ణవ లక్షణం. ఎదుటివాడు బాధపడితే సహించలేని స్థితి వైష్ణవ లక్షణం. మరి ఇప్పుడు ఎదుటివారిని బాధ పెడితేనే వైష్ణవ లక్షణంగా గ్రహించే స్థితికి వచ్చేసి ఉంది లోకం. దేవా మునీంద్రులు నిజ విముక్తి కాములై విజన స్థలంబుల తపంబులాచరింతురు కామకత్వంబు నల్లక ఎండు వారికి నీకంటే నుండు శరణంబు లేదు నిన్ను సేవించదా. కనుక నిన్నే సేవిస్తూ ఉంటాను స్వామి అని ఇంకా చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఇంకా తర్వాత, మరి సమయం దీనికి సరిపోయింది, రేపు చూసుకుందాం. జై శ్రీరామ్.